నువ్వు నేను ఏకమైనాము నువ్వు నేను ఏకమైనాము ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము ఏకమైనాము కళ్ళు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము కళ్ళు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుందాము పసిడి మనసుల పట్టె మంచం వేసుకుందాము చెలిమితో ఒక చలువ పందిరి వేసుకుందాము పోల్చుకుందాము ఏ పొత్తు గాని వాడిపోని పువ్వులవుదాము నువ్వు నేను ఏకమైనాము చల్లదనము నువ్వు తెస్తావు అందులో నీ రెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావు అందులో నీ రెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము అందులో ఈ సృష్టి కన్నడు లేని సొగసు మనము తెద్దాము నువ్వు నేను ఏకమైనాము ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనాము లోకమంతా ఏకమైనా నువ్వు నేను ఏకమైనాము.